ప్రథమే అగ్నిరత్మద్వితీయ పరీ జాతవేదా తృతీయమక్షుమణ అజస్రమింధానయేనంజరతే స్వాధీ విద్మాతే అగ్నేత్రేధాత్రయాణి విద్మాతేధామభిభ్రేతా పురుత్రా విద్మాతే నామా పరమం గుహాయ విద్మాతముత్సంయత ఆజగంథా ముద్రేత్వా నృమణా అప్సంతం ఋచక్షా యీధే దివో అగ్నవూధన్ తృతీయేరసిపస్థివాగ్రేసమపాముపస్థే మహిషా వర్ధన్ అక్రం దదగ్నిస్తనయన్ నివద్యోక్షామారేహద్వీరుధస్తమంజన్ సద్యోజిజ్ఞానోమిోదాసీ భానుమాభాస్యంత శ్రీనామోదారోధరుణారయీణాణ సోమగోపా వసు సోనస్త సో అప్సురాజా విభాస్యుషసా విధాన విశ్వస్కేతుభువనస్ గర్భ ఆరోదీ అపృణాజ్యాయమాన వేలం చిదత్రేమినత్పదాయమయజం తపంచ ఋషిపాకోరతి స్వో మేధామత్రేష్మిరమృతో నిధాయి ఇయత్తి భూమమాదృశం పరిభ్రదుక్షుత్రేణ శోచిషాని నక్షన్ ఋషానాపుర్వ్యాద్యోర్మర్షమాయుష్ియేచాన అగ్నిరమృతో అభవద్వయోర్యదేనంజోరజనయత్సురేతా యే అద్య కృణవద్భద్రశోచే పూపం దేవృతమంతమగ్నే కసన్నాయ ప్రతరం వచ్చో అచ్చాభిసున్నం దేవభక్తంజవిష్ఠా ఆసంభాజసౌస్త్రవసేష్వగ్నగుత్త ఆభాజ సత్యమా ఆనే ప్రియస్ూర్యేణ ప్రియో అగ్నాభావాజ్జాతేనాభినదుజ్జనిత్వైవగ్నేయమానా అనుద్రోన్విస్తామసూరభిరే వార్యాని తయా సహద్రవేణమిమానా వ్రజంగోంతముషిజో వివౌరు అత్యజ్ఞం నరాగ్రేషుసేవో వేస్వా నరేభిస్తోమ గోపా అద్వేవా పృథివీహూవేమ దేవా భక్తరయిమస్మేసు వీరం సమిభాద్దో వచ్చత ఘతయోభయతీ ఆస్మిన్ హవ్యాజూహోతన ఉదుత్కాదిష్టే దేవా అగ్నే భరం శుచిత్తీభిః తనా భవ శివస్వజ్ఞ సుప్రతీకో విభావసుః ప్రేరగ్నే జ్యోతిష్మాన్యాహి శివేభిరత్తిభిష్వం బృహద్భ్యుద్భానుభ్యుద్భా సన్వాహిజ్ఞేయస్తన్వా ప్రజా అక్రమ్ దదగ్నిస్తనయన్ నిపద్యోక్షామారేరేహద్వీరుధస్తమంజన్ సద్యోజ్ఞానో విహీమిద్ధో అఖ్యదారోదసీ భానునా భాద్యంతః ప్రభప్రాయమగ్నభారతస్యాసన్వే వియత్సూర్యో నరోచతే బృహద్భాః అభియః పూర్వం కృతనాసు తస్థౌ దీదాయ దేవ్యో అతీతిస్యువో నాః ఆపో దేవీ ప్రతిగృభ్ణీత భస్మై తద్యోనే క్రీణద్భగ్నసురభా పూర్లోకే తస్మై నమంతాంజనయస్సు పత్నీరం మాతేవ పుత్రం వీభృతాప్సేనత్ అత్వజ్ఞే సభిష్టవదోషాధీరనోరుధ్యతే గర్భే సంజాయసే పునః గర్భో అస్యోషాధీనాం గర్భో వనస్పతీనాం గర్భో విశ్వస్య భూతస్యాగ్నే గర్భో అపామాసి రసద్యభస్మనాయోనిమపశ్చ పృథివీమగ్నే అగ్నే సృజ్య మాతృభిష్టం జ్యోతిష్మాన్ పునరాసద పునరాసద్య తదనమపశ్చ పృథివీమగ్నే మాతృయోపస్థేంతరస్యాగ్నిపతమోజ్జాయవర్తస్తపునరగ్నయుషాయూషా పునర్న పాహ్యగ్నేహ సహ సహరయ్యానివర్తస్వాగ్నేబింబస్తారాయ విశ్వజ్ఞా విశ్వతత్పరీ గోధా ఆమే అస్యవతోయవిష్టమగ్నేహిష్టస్య ప్రభేతస్య స్వభావః నీయాతిత్వో అనుత్వో వృణాతి మంతారుష్టే తన్వం వందే అగ్నే తమోధిసూర్యమఘవామసూపతే వసూదావన్ ధ్యస్మద్వేషా అగ్నేషి విశ్వకర్మణే స్వాహా పునఃసాదిత్యా రుద్రావసవత్తమింధతాం పునర్బ్రహ్మాణా వసునీషజ్ఞైః భృతేన త్వం తంత్రం వర్ధయస్వ సత్యాస్తం ప్రియజమానస్య కామా స్వాహా అపేతవీతవిదర్పతాయేత్రస్థపూరాణాయే చ నూతనాద్యమోపసానం పృథివ్యా అక్రం నిమం పితరో లోకమస్మై తం జ్ఞానమసి కామధరణం మయీతే కామధరణం భూయాత్ అగ్నేర్భస్మాశ్చగ్నే పురీషమసి ఇతస్థపరిచితవోద్భచితశ్రయధ్వం అయజ్ఞేషో అగ్నిర్యస్మిన్ సో అమింద్రస్తుతం దధే జఠరే వావసానః సహస్రియం వాజమత్యం న సప్తిజ్ఞేషసమాంతం సూయసే జాతవేదః అగ్నేయత్తే దివివచ్చ పృథివ్యాయోషాభీష్పక్వాయజత్రా ఏనాంతరిక్షమురువా తమం సత్వేషస్తభానురణవో నిచక్షాః అగ్నే దివో అన్నమచ్చాదిదాస్యచ్చా దేవాం భూజిషేభిజ్ఞాయే చారోచనే పరస్తాూర్యశ్చావస్థాపతిష్టంత ఆపా పురేష్యాసో అగ్నయశ్రావణేభిస్తజోషసంతామద్రుహో నీవాంద్రో మహీ ఇలాహమగ్నే పురుదగ్నసగ్నసనింగోస్వస్వత్తమగ్నే హవమానాయ సాధా చాన్నస్తోనుత్తరాయో విజావాగ్నే తాపేషు మతిర్భూవత్వస్మే అయంతే యోనిర్ఋత్విజోయసో జాతో అరో తథాః సంజానం నగ్న ఆరోహాసానో వర్ధయాదయం ఇదాశితయా దేవతయాంగిరస్వద్భువాసీలా వరితిదాశితయా దేవతయాంగిరస్వద్భువాసీలా లోకం ప్రేణచిత్రం ప్రణాథో దీవద్భువాత్మ ఇంద్రాగ్నేత్వా బృహస్పతిరస్మిన్ యోనా ఆశీషదన్ ఆ అూదోహసోమగ్రశ్రీణం విష్ణయన్మం దేవాసృష్ణోచనే దివ ఇంద్రం విశ్వా ఆ అవీవృధం సముద్రవ్యచ సంగిలా సీతమగ్రతీనాజానాపతి సంకల్పే సంక్రియో రోచిష్ణోమనస్యమానౌ ఇషమోజమభిసంవసానౌ సంభామనాగ్రజిసంవ్రతమోచిత్తాన్యాకారం అగ్నే పురేష్యాధిపాభావత్వన్నయిషమోర్జయమానాయ భేహి అగ్నే త్వం పూరేష్యోరయిమాన్ పుష్టిమాంఫసి శివాహృత్వాదిసర్వాః సంయోనిమిఘాసనః భవతన్నస్తమానసౌ సచేతసారేపసౌ మాయగ్గ్రహిగ్రదృష్టం మాయగ్గ్రపతిం జాతవేదసౌ శివో భవతమద్యనాః పుత్రం పృథివీ పూరీష్యమగ్నిగ్రస్తేయోనా అభాదుఖా విశ్వైర్దేవైర్ఘతుభిస్తం విదాన ప్రజాతర్విశ్వకర్మా విముంచతు అసున్వంతమయమానమిక్షస్యేత్యామన్వీహితస్తరస్య అన్యమస్మదిత్యసాదా నమో దేవీర్చేతుభ్యామస్సు నమస్సు తేర్చే జిగ్మతేజోయస్మయం విజేతా బంధమేతం యమేనస్మయ్యం జ్ఞానం విధానోత్తమేనాకే అధీరోహయైనం ఘోర ఆసన్విహోషాం బంధానామపసర్జనాయ తాజనో భూమిరిచి ప్రమందే నిర్వృతిం స్వాహం పరీవేదిస్మతే దేవీ నిర్వృతిలాపబంధపాదం గ్రీవాం స్వావికృత్యం సంతే విశ్రామ్యాయూషో నమధ్యాతీతం విషుమద్భి ప్రసూత నమో భూత్తేదం చకారేసంగమానో వసూనా విశ్వాచేతీ దేవీవ సవితాధర్మేంద్రో నతస్థౌ సమలేపీనా ీరాయుంజంతి కవయో యుగా వితన్వసే పృథక్ ధీరా దేవేషు సుమ్నయా విలక్తీరాయుగాతనుద్ధం కృతేయో నౌవపేహ బీజం గిరాచసృష్టిస్తవారాహరేజిజిశ్రుణ్య పక్వమేయాత్ సునగ్ఞసుపాదా విక్రేషన్సు భూమి సునంకీనాసా అభియంతు బాహై సునాసీరాహవిషాతోషమానాసు ఫలాషీర్ణమస్మే ఘృతేన సీతామూనా సమజ్జతాం విశ్వైరేవైరనోమతామరుద్భి భూమస్వీపయ సా బింద్రమానాస్మాన్సీపయ సాంగనం కవీరవత్సు సోమపిద్వాపతి కామవింబ్రభర్యం చ పీవరీ ప్రస్థావద్రభవాహనం కామదుభే దుఃఖమిత్రాయ వరుణాయ ఇంద్రాయాస్విద్ధాం కోష్ణే ప్రజాభ్యకోషధీభ్యమద్ధమజ్ఞా దేవయా నాథ అయన్మతమాసారమస్ జ్యోతిరాపామా సజోరప్తో అయోభిస్తజోరుషా అరుణీభిః సజోషసా అస్మి నాగోభిస్తూరేతేన సజోర్వైష్వానరైలయాభృతేన స్వాహా యావోషధీ పూర్వా జాతా దేవేభ్యత్రియుగం పురా మనైను బభ్రూణా మహగ్ సతంధామా ఆని సప్త శతం వో అంబధామా ఆని సహస్రముతోరుహా అథా శతక్రత్వయూయమిమం మే అగదం క్రేతా ఓషధీ ప్రతిగృహీత పుష్పవీ ప్రసూవరీ అదుస్తా ఆయువ సజిత్వేరుగ పారయిష్వా ఓషధీరి మాతరస్తో దేవీరుమబ్రువే తనేయమస్వంగాంబాస ఆత్మానం తవ పూరుష అస్వత్వోషదనం పన్నేవో వసతి కృత గోభాయిలా సయత్తనవసూరుషం సమగ్నతరాజాస్తమీతాయువీ పరస్వృత్తేషగ్రక్షోహామీ వచాతన అశ్వాతీసో మావతీ మూర్జయంతీమురోజసం ఆవిత్తి సర్వాషధీరస్మాష్ట ఆతయే ఉచ్చుష్మాషధీనా గోష్ఠాదీవేదతే ధనజ్ఞమిష్యంతీనామాత్మానం తమ పూరుష నిష్కృతన్నామా వో మా సాధో యోజ్ఞస్థనిష్కృతీ శీలా ప్రతక్రిస్తనయమయ నిష్కృత అతివిశ్వాపరిష్టాస్వరజమక్రము వోషధీ ప్రాచుచ్చుర్యత్కిపా మా భాజయన్ నహమోషధీర్హస్త ఆదధే ఆత్మాయక్ష్మస్యనశ్యతి పురాజీవ గృభో యస్యోషధే ప్రసత్పథాంగామంగం పరుష్పరు తతో యక్ష్మం వివాదద్భముగ్రో మధ్యమశీలీవా సాకంయక్ష్మ ప్రపాతచాషేణ జీవిలా సాకం వాత్యద్రాజ్యా సాకన్నస్య నిహాకాయా అన్యావో అన్యామావత్పన్యాన్యస్యా ఉపా ఆవత సర్వా అస్తం విధానా ఇదం మే ప్రావతావతా యా ఫలినీర్యా ఆ ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్ ప్రజ్ఞాసః ముంచంతో మాసపథ్యాదతో వరుణ్యాదుతా అథో యమస్య పడ్డీ సాత్సర్వేదకీర్ అవయతే సమావదంత శివోషధయస్పరి జీవమస్తవామహైన సరిష్యాతి పూరుషోషీ సోమరాజ్ఞే సతరీ చక్షణా సాసా ఆమసి సముత్తమారంగామాయసజ్ఞహృదే రావోషధీ సోమరాజ్ఞీర్విక్షీతా పృథివీమను బృహస్పతి ప్రసూతా అస్తేతం దత్తవీర్యం యాశ్చేదమోపశృణ్వంతి యాశ్చ దూరం పరాగతాః సర్వాస్తంగత్య వీరుభో స్తేతం దత్తవీర్యం నాశయిత్రే బలా సత్యాసపు పతితామసి అథో సతస్యయక్ష్మాణాం పాకారోరసినాశనీ మావోరిషత్ఖమితాయత్మై చాహం ఖనామివః విపర్చదుష్పదస్మాకర్వమస్వనాపురం ఓషధయత్తం వదంతే సోమేన సహ రాజ్ఞా యస్మై కృణోతి బ్రాహ్మణస్తగ్రాజం పారయామసి స్వాంగం ధర్వాకనస్వామిందాం బృహస్పతి మామోషధే సోమో రాజా విద్వాన్యక్ష్మాదముచ్యత స్వముత్తమాస్యోషధే తవ వృక్షాముపస్థయః ఉపస్థిరస్మాకం అస్మాభిదాసతి మామాహిగ్రేయజ్ఞనితాయ పృథివ్యాయ వాదివగ్ఞసత్యధర్మావ్యానక్ యశ్చాపశ్చంద్రాప్రథమో జజానకస్మై దేవాయ హవిషా విధేమా అభ్యావర్తస్వ పృథివీయజ్ఞేన పయసా సహ ఉపాంతే అగ్నిరీషితో ఆరోహత్ అగ్నేయత్తే శుక్రం యచ్చంద్రం యత్కూటం యచ్చ యజ్ఞియం తద్దేవేభ్యో భరామతి ఇషమోర్జ మహమిత ఆదమృతస్య యోనిం మహిషస్య ధారా ఆమాగోషో విసత్వా తనో సృజః ఆమితే ఇమని రామమీవాం అగ్నేతవశ్రవో వయో మహిభ్రాజంతే అక్షయో విభావకో బృహద్భానో తవ సర్వాజ ముఖ్యం దదా ఆదిదాశుషే కవే పావకవచ్చా శుక్రవచ్చా అనూనవచ్చా ఉదీయర్షి భానునా పుత్రో మాతరా ఆవిచరన్నుపావసి ప్రణక్షిరోదసి ఉభే ఊర్జో నపాజ్జాతమేదస్సు సత్తిభిర్మందస్వభీతిభిర్హితః వేలిరస్తూరేవత్పదస్తిత్రోతయో వామజాతాయస్తంతుభీరస్మేరాజో అమత్యా తదర్శతస్య వపుషో విరాజసి ప్రణక్షేతా నసిం క్రతుం యుష్కర్తారమద్భరస్య ప్రచేత సంక్షయం తజ్ఞరాధసో మహః రాతిం వామస్య సుభగాం మహీమిషం దధాసి సా నసి జ్ఞరయం తావానం మహిషం విశ్వదర్శతమగ్నిగ్రేణుమ్నాయ దభిరే పురోజనా వృత్తన్నగ్నసప్రభస్తమంతా గిరాదేవ్యం మానుషాయుగా ఆప్యా ఆయస్వతమే తుతే విశ్వతత్వమవిష్యం భవాజశ్చ సంగతే సంతే పయా అగ్నేసి సమోయం తు వాజా సంవృష్ట్యా అన్యభిమాపితా ఆప్యాయమానో అమృత ఆయ సోమ దివిశ్రవా అగ్రస్యుత్తమానే భీష్మా ఆప్యా ఆయ స్వమదింతమసోమ విశ్వేభిరగ్నసుభిః భవానస్త ప్రథస్తమస్తఖా వృధే ఆపే భక్సో మనోయమత్పరమాచిత్తస్థా అగ్నే స్వాం కామయా గిరా తుభ్యంతా అంగిరస్తమవిస్వాహస్వక్షితయ పృథక్ అగ్నే కామా ఆయజే గిరే అగ్నిప్రియేషు ధామసు కామో భూతస్య భవ్యస్య సంగాలే కో విరాజతి ఓ త్రయోదశోధ్యాయ చతుర్థోధ్యాయ ఓం మహే గృహ్ణామ్యగ్రే అగ్నిగ్రాజ స్ఫోటా ఆయ సు ప్రజా స్వాయ సువీర్యాయ మామో దేవతాస్తచంతా అపాం పృష్ఠమాసి యోనిరగ్నే సముద్రమభితపిందమానం వర్ధమానో మహాచ పుష్కరే దివో మాత్రయావరిన్నా ప్రథస్వా బ్రహ్మయజ్ఞానం ప్రథమం పురస్తాద్వితీమతస్సురుచో వేన ఆవహ స బుద్ధ్యాముపమా అస్య విష్ఠాస్తతత్రయో నిమతతస్య వివాహాత్ హిరణ్యగర్భస్తమవత్తతాగ్రే భూతస్య జాతప్రతిరేక ఆసీత్ సదా ఆధార పృథివీం జాముతే మాం కస్మై దేవాయ హవిషామిధేమ ద్రప్తశ్చస్కంద పృథివీమనుగ్రామిమంతయో నిమనుయశ్చ పూర్వాః సమానయో నిమనో సంచరం తం ద్రప్తం యోహోం జనో సప్తహోత్రా ఆహ నమో అస్సు సత్తేభ్యో ఏకే చ పృథివీమనో యే అంతరిక్షే యే దివితేభ్యస్తత్తేభ్యో నమః యా ఇష గోజాతు ధానానాం దేవా వనస్పతి జననో దేవా వటేషు దేవేభ్యస్తత్తేభ్యో నమః ే వీరోచనే దివో ఏ వా సూర్యస్ రశ్మిషు ఏషామప్సు సదస్కృతంతేభ్యస్తర్పేభ్యో నమః కృణుష్ పాజ ప్రతిచిన్న పృథ్వీ రాజిరాజే వామభావ్యుహేలా త్రిష్మను ప్రసీతింద్రోణానోస్తాసి విద్యా రక్షసత్తపిష్ఠైః తవ భ్రమాత ఆసుయాపంత్యన స్పృశధిషతాసోచానః నవోగ్రశ్యజ్ఞే జుహ్వా ఆపతంగాన సంవిదో విసృగవిష్మగుల్పాః కవిష్పసో విసృజతోర్నేకమో భవా ఆపాయుర్విశో అత్యాహరబ్ధః యో నో దూరే అఘషజ్ఞే సో యో అంత్యజ్ఞే మాకిష్టేర్యతిరాదధర్హీత్ ఉదజ్ఞే తిష్ఠ ప్రత్యాదానుష్మన్యమిత్రాహం ఘోషతాద్దిగ్మహేతే యో నో అరాహాతిజ్ఞే సంవిధానచక్రే నీతాసంధత్సత సన్నశుష్కం ఓర్ధోభావ ప్రతి విద్యాభ్యస్మదా విశ్రేణుష్దేవ్యా అన్యజ్ఞే అవస్థిరాచానుగియా పుజూనాహం జామిమజా ఆమిం ప్రవర్ణీ శత్రూన్ అగ్నేష్ సాదయామి అర్జన్మోర్ధావివ కపత్పతి పృథివ్యా అయమ్ అపాగ్రేతాగ్రసిజిన్వతి ఇంద్రశ్చత్తోజసాదయామి భువో యజ్ఞశ్చరజసస్య నేతాయత్తామిభ్యస్తచ తే శివాభిః దివిమోర్ధానందభిషే స్పర్శాన్ జిహ్వామగ్నే చ కృషేహం యమాహం ధ్రువాతే ధరుణాస్త్రేతా విశ్వకర్మణా మాస్తా సముద్రముద్రధీయన్మాసు కర్ణో వ్యసమానా పృథివీయంద్రగ్నేహా ప్రజాపాదిష్టాదయస్వాం పృష్ఠేత ముద్రస్యేమన్ యజస్వతీయం ప్రథస్వతీయం ప్రథస్వ పృథివ్యాదీ భూరాది భూమిరచ్చతి చిరసి విశ్వధా ఆయా విశ్వస్య భువనస్య భక్త్రీ పృథివీయృగ్రహ పృథివీయమాగిగ్రీ విశ్వస్మై ప్రాణాయ ఆపానాయ ఊర్జానాయ దానాయ ప్రతిష్టాయై చరిత్రాయ అగ్నిష్టాభిపాదుమత్యాత్యాచ్ఛద్దిషంతమేనతయా దేవతయాంగిరస్తద్భ్రువాదీలా కాండాత్కాండాత్కలోహంతి పరుషః పరుషస్పరీ ఏవానో దూర్భేభ్యతను సహస్రేణ సతేన చ సతేన ప్రతనోషి సహస్రేణ విరోహతి తస్యాహస్తేనేవీష్టకే విధేమ హవిషా భయం యాస్తే అగ్నేషు వర్గేషు చోదివమాతంత్వంతి రశ్మిభిః సాధన్న అద్య సర్వాభిరుచే జనాజనస్పృధి యామో దేవాస్సూర్యేషు జాగుతా ఇంద్రా అగ్నీతాభిస్తర్వాభిరుచన్నోధత్తర్హస్పతే విరాజ్యోతిరధారయత్ స్వరాజ్యోతిరధారయత్ ప్రజాపాదిష్పాదాధయతు పృష్ఠే పృథివ్యాజ్యోతిష్మనీ విశ్వస్మై ప్రాణాయ ఆపానాయ ఊర్జానాయ విస్సంజోచర్యచ్ఛ అగ్నిష్టేధిపతిస్తయా దేవతయాంగిరస్తద్భ్రువాదీలా సభుశ్చ మాధవశ్చ వాదంచి కారుతు అగ్నేరంతశ్లేషోసి కల్పే తాంజావా పృథివీ కల్పం తామాపవోషాధయ కల్పం తామగ్నయ ప్రథమ్మమజ్జేష్యాయసౌవ్రతా ఏ అగ్నయస్తమానసోంతరాజ్యావా పృథివీ ఇమే మాసంతి కారుతో అభికల్పమానా ఇంద్రమివ దేవాభిసంవీసంతుతయా దేవతయాంగిరస్వద్భువేసీదతం అషాయుధాసి సహమానా సహస్వాదాతీ సహస్వప్రతనాయత సహస్రవీర్యాసి సామాజిన్వా సహస్రే మా అభిమాతే సహస్రవృతనాయత సహస్రసర్వం పాప్మానస్య సహమానాస్యోషధే మధువాతా ఆగతాయతే మధుక్షరంతి సింధవః మాద్వీరన్న సంతోషధీః మధునక్తమృతోషసో మధుమత్వాగ్రజాః మధుద్యౌరస్తున పిత మధుమాన్న వనస్పతిర్మధుమాస్తు సోల్జా మాత్రీయద్గావో భవంతు నః అపాంగం భంతీరమాస్వాదోర్జోభిత అప్రీయన్మాగర్వైస్వానరః అచ్చిన్నపత్రానువేక్షస్వానుక్వా దివ్యా వృష్టిసతాంత్రామద్రాంతమాజృపత్సర్గానపాంపచర్షభయుష్టానాేషం వసానస్సు కృతస్య లోకే తత్ర గచ్చయత్ర పూర్వే పరే ఏకాః మహేద్యో పృథివీచనజిమైక్యం నిమిక్షతాభరీమభి విష్ణోక్రమాణి పశ్యతయతో వ్రతాని పశ్వసే ఇంద్రస్యుజ్జస్తఖా ధ్రువాదీధరుణేతో జజ్ఞే ప్రథమమేభ్యో యోనిభ్యో అభిజాతవేగా సదా ఆయత్యా సృష్ణుభా నష్ణుభా దేవేభ్యో హవ్య యమాహత ప్రజానన్ ఇషేరాజే రామస్తసహాసేద్యుమ్న పూజ్యే అపత్యాయ సంగాలాసి సారస్వతోత్తావతాం అగ్నే యుక్ష్వాభియేతవా స్వాహాసో దేవ సాధవా అరంబహంతి మన్యవే యుక్ష్వాభిదే బహూత మాం అశ్వాం అగ్నే రతీరివ విహోతా పూర్యస్తదః సమ్యక్ర వంతి సరితో నభేనా అంతర్హృతా మనసా పూయమానాః ఘృతస్య ధారా అభిచా కసీమి హిరణ్యయో వేతసో మధ్యే అగ్నేః ఋతేత్వా భాసేత్వా జ్యోతిషేత్వా అభూకోదితం విశ్వస్య భువనస్య వాదీనమగ్నేర్భైస్వా నరస్య చ అగ్నిర్జ్యోతిషా జ్యోతిష్మాన్ భృగ్మో వచ్చసామత్సస్వాన్ సహస్రదాసి సహస్రాయత్వా ఆదిత్యం గర్భం పయసా సమంధి సహస్రస్య ప్రతిమాం స్వరూపం పరివృంభి అలసామాభిమగ్గస్థాస్తతాయుషం కృణుహి చీయమానః పాతస్య జ్యోతిం వరుణస్య నాభిమస్తం జ్ఞానకేసరిరస్య మధ్యే హరిమద్రీబుభ్రమగ్నే మాహిగ్రేయః పరమే వ్యోమన్ హజత్రమిందో మరుషం భూరణ్యమగ్నిరే పూర్వచిత్తిం నమోభిః సపర్వభిర్ఋతుసల్పమానో గ్లాం మాహిగ్రేసీరతీతిం విరాజన్ వరోత్తేయం త్వర్వరోనస్య నాభిమవింజ్ఞానాగ్నిరజ తత్పరస్మాత్ మహీగ్నితాహస్రీమసూరస్య మాయామగ్నే మాహిగ్నిదేయః పరమే వ్యోమన్ యో అగ్నిరజ్ఞేరభ్యజాయత సోతా పృథివ్యా ఉతవా దివత్వరీ ఏన ప్రజా విశ్వకర్మా జజానతమగ్నేహేళపరీతే వృణక్తు చిత్రం దేవానాముదాదనీకం చక్రమిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాప్యా వా పృథివీంతరిక్షసూర్య ఆత్మా జగతస్తత్పురుషస్య ఇమం మాహిగ్నిపాదం పశుగ్నసహస్రాక్షమేధాయమానః మయం పశుం మేధామగ్నేజుషస్పతేన జింబానస్తంభోనిషీలా మయలం తే సుపృచ్ఛతు యం విష్మస్తం తే సుపృచ్ఛతు ఇమం మాహిగ్నిశీరేక సఫం పశుంకాని క్రదం వాజినం వాజీనేషు గౌరమారణ్యమనూతే దిశామితేన జింబానస్తన్వోనిషీలా గౌరం తే సుగృచ్ఛతు యం విష్మస్తం తే సుగృచ్ఛతు ఇమగ్నిహస్తగ్నసతధారముత్సం వ్యజ్రమానగ్నిరస్య మధ్యే ఘృతం దృహానామగేకింజనాయాగ్నే మాహిగ్నిదేయః పరమే వ్యోమన్ దవయమారణ్యమనూతే దిశామితేన జింబానస్తన్వోనిషీలా గవయం తే సుపృచ్ఛతు యం భిష్మస్తం తే సుపృచ్ఛతు ఇమమోర్ణాయం వరుణస్య నాభింపచం పశూనాం ద్విపదాం చతుష్పదాం ప్రజానాం ప్రథమం జనిత్రమగ్నే మాభిగ్రదే పరమేవ్యోమన్ పుత్రమారణ్యమనుతే చిసామితేన చింబాలసంగో నిషీలా పుత్రం తేషు పృచ్ఛతు యం విష్మత్తం తేషు పృచ్ఛతు అజోస్తాస్తోపస్జనితారమగ్రేనామగ్రమాయన రోహమాయన్నుపమేభ్యాసమానమనోదేవితామితేన జిన్వానస్తన్వో నిషీదా సరథం తే సువృక్షతు యం విష్మత్తం తే సువృక్షతు మయ్యవిష్ఠదాసుృణీ గిరా రక్షాతోకముతత్మనా అపాంతేమం సాదయాపాంతోత్మన్ సాదయాపాంత్వాభత్మన్ సాదయామి అపాంతజ్యోతి సాదయాపాంతయనే సాదయామి అన్నవే సాసదనే సాదయామి సముద్రే సాసదనే సాదయామి శరీరే సాసదనే సాదయామి అపాంతక్షయే సాదయాపాంతసీ సాదయామి అపాంతసదనే సాదయాపాంతస్థే సాదయాపాంతయోనౌ సాదయామి అపాంతపురీషే సాదయాపాంతపాఠసి సాదయామి గాయత్రేణ స్వాచ్ఛందాదయామిత్రేష్టోహేణ స్వాచ్ఛందాదయామి జాగ్రేణ స్వాచ్ఛందాదయామి ఆనష్టభేణ స్వాచ్ఛందాదయామి పాంతేన స్వాచ్ఛందాదయామి అయం పురోభువస్త ప్రాణోభూవాయనో వా సంత ప్రాణాయన గాయత్రీ వా సంతి గాయత్రీ గాయత్రంగాయత్రూపాగ్నిపాగ్నిసోత్రివృత్తివృతో రథంతరం వశిష్ఠ ఋషి ప్రజాపతి విహీతజాత్వయా ప్రాణం గృహామి ప్రజాభ్యా అయం దక్షిణా విశ్వకర్మాతమనో విశ్వకర్మణం గ్రీష్మానసృష్టద్వైష్మీ సృష్టవస్తారగ్రస్తారాదం సర్జామం సర్జామాత్మంచదసాద్విహత్ భరద్వాజర్షి ప్రజాపాదిగృహీతజా ప్రజామనో గృహ్ణామి ప్రజాభ్యా అయం పశ్చాద్విస్తవ్యచాస్తక్షర్వైస్తవ్యకసం వర్షాశ్చాక్షుష్యో జగతీ భారిషి జగచ్చారిత్రమృత్తమాశుక్రశుక్రాప్తదశసప్తదశాద్వై రూపం యమదవ్యర్షి ప్రజాపాదిగృహీతజాత్వజాచక్షుర్గృహ్ణామి ప్రజాభ్యా ఇదముత్తరా స్వస్తశ్చత్రోత్రజ్ఞౌవం తరక్షోత్యనుష్టుప్సాదీ అనుష్టుభైరమైదాన్ మంతి మంతినాయేక విజ్ఞేక విజ్ఞేతాద్వై రాజం విశ్వామిత్రర్షి ప్రజాపాదిగృహీతజాత్వజాస్త్రోత్రం గృహ్ణామి ప్రజాభ్యా ఇయముపరి మధిస్తేమాన్మాంతో వాచ్య పంక్తిర్హై మంతి పంక్తే నిధనామన్నిధనామత ఆగ్రయణ అగ్రయణాద్రేణ వత్రయస్త్రేణ వత్రయస్త్రిగ్ సాధ్యాగ్ సాత్వరైభతే విశ్వసన్నరే ప్రజాపాతిగృహీతజాత్వజావాసం గృహ్ణామి ప్రజాభ్యాః లోకం ప్రేణత అస్యేంద్రం విశ్వాహ. ఓం చతుర్దశోధ్యాయః.